73 లబ్ధకామ సం హ లబ్ధకామ లబ్ధేహ కామ్యంత ఇతి కామారి ఐహికాముష్మిక సుఖ సాధనాని లక్షణయ తజ్జన్య సుఖాని వా తథాభూతాః కామాః యయా సా తథా పర్యాప్త కామేత్యర్థః పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ 162 లలితా త్రిశతి భాష్య సర్వే ప్రవలియంతి కామాః ఇతి శ్రుతేః ఓం లబ్ధకామాయే నమః ఆం వి కామ్యంత ఇతి కామాః కోరబడునవిగాన కామములనబడును ఏహిక ఆముష్మిక సుఖ సాధనములు లేక లక్షణావృత్తితో తెలియనట్టి తజ్జన్య సుఖములుగాని కామములని పేర్కొనబడును తాదృశ కామములన్నీ పొందినదిగాన పరాదేవి లబ్ధకామాయని కీర్తింపబడుచుండును పర్యాప్త కామ అనగా సంపూర్ణమైన కామములు గలదని యర్థము పర్యాప్త కామస్య కృతాత్మనస్తు అనుచు పూర్ణకాముడు కృతాత్ముడు అనగా అపరోక్ష ఆత్మసాక్షా సర్వత్కారము పొందినవానికి కామములు లోకమునందే విలయము నందును అని శృతి యుద్ధోషించుచుండుట నలన పరమేశ్వరి లబ్ధకానియనుట సముపపన్నము కంపేటి